తిథిలోన దశరథుని తనయుడై జనించిన రామయ్య. త్రేతాయుగమున నవమి తిథిలోన దశరథుని తనయుడై జనించిన రామయ్య. మము బ్రో వగరావయ్య రామయ్య, మము బ్రో వగరావయ్య, మము బ్రో వగరావయ్య రామయ్య, మము బ్రో వగరావయ్య. త్రేతాయుగమున నవమి తిథిలోన దశరథుని తనయుడై జనించిన రామయ్య. నాలుగు యుగముల ఓలెను ఇలను నలుగురు సోదరులు మీరును. నాలుగు యుగముల ఓలెను ఇలను నలుగురు సోదరులు మీరును. నాలుగు పాదాల ధర్మము గాచుటకును నలుగురిగా నీవే అవతరించినవనును. నాలుగు పాదాల ధర్మము గాచుటకును నలుగురుగా నీవే అవతరించినవనును. త్రేతాయుగమున నవమి తిథిలోన దశరథుని తనయుడై జనించిన రామయ్య. త్రేతాయుగమున నవమి తిథిలోన దశరథుని తనయుడై జనించిన రామయ్య. మము బ్రో వగరావయ్య రామయ్య, మము బ్రో వగరావయ్య, మము బ్రో వగరావయ్య రామయ్య, మము బ్రో వగరావయ్య. నాలుగు వేదాల ఓలెను జగమున నలుగురి మాటైనను ఒక్కటేనయ్యా. నాలుగు వేదాల ఓలెను జగమున నలుగురి మాటైనను ఒక్కటేనయ్యా. నలుగురు కలిసిన చోటల్లా మీవు సేనయ్యా. నలుగురిలో నాలుగు కవలె మెలగినారయ్యా. నలుగురు కలిసిన చోటల్లా మీవు సేనయ్యా. నలుగురిలో నాలుగు కవలె మెలగినారయ్యా. త్రేతాయుగమున నవమి తిథిలోన దశరథుని తనయుడై జనించిన రామయ్య. త్రేతాయుగమున నవమి తిథిలోన దశరథుని తనయుడై జనించిన రామయ్య. మము బ్రో వగరావయ్య రామయ్య, మము బ్రో వగరావయ్య, మము బ్రో వగరావయ్య రామయ్య, మము బ్రో వగరావయ్య. నాలుగు కాలల పాటు మమ్ములను చల్లగా ఉండమని దీవించరావయ్యా. నాలుగు కాలల పాటు మమ్ములను చల్లగా ఉండమని దీవించరావయ్యా. నలుగురితోనే కళ్యాణ వేడుకను నలుమూలల నిధిల కోరితివయ్యా. నలుగురితోనే కళ్యాణ వేడుకను నలుమూలల నిధిల కోరితివయ్యా. త్రేతాయుగమున నవమి తిథిలోన దశరథుని తనయుడై జనించిన రామయ్య. త్రేతాయుగమున నవమి తిథిలోన దశరథుని తనయుడై జనించిన రామయ్య. మము బ్రో వగరావయ్యా రామయ్య, మము బ్రో వగరావయ్యా.